పిస్తారి పిల్లో ఓ ముద్ది అరాదే పిల్ల పిల్లో పిస్తారి పిల్లో ఓ ముద్ది అరాదే పిల్ల పిల్లో పిస్తారి పిల్లో ఓ ముద్ది అరాదే పిల్ల ఓసారి నువ్వే ఒళ్ళోకి వస్తే పెరుగే మీ అవుతాదే నీ తాతాముల్లే బాబా అయ్యో బాబా ఓ బాబా బదమాషు బాబా నువ్వైతే నీకు రంగేళి తెరసప్ప కానా రాకయో మీద పడకయో కోర మీసాల సరసేపలాగా వయ్యారి కడవా వప్పుల పడవా ఒలయేస్తే పరిగల్లే నా వల్ల పడవా బావో అయ్యో బావో బావో బద్మాషు బావో నీ ఏషాలు నా కడకావో పిల్లో పిస్నారి పిల్లో ఓ ముద్ది అరాదే పిల్లా మీనా తెల్ల తెల్ల నురగల్లేదానా లేలే తా కలువాలు అయినా నీ పాదాలు ముద్దాడుకోనా ముద్ద సయ్యర వేస్తూ ఉన్నా బుద్ధింకా ఎరగానిదైనా సిన్నారి సిరిపక్కే నేనా నీ కాలంకి నే సిక్కుతానా ఎందుకే కన్ను గిటితే పెదరు పితల్లే దూరవు కలుగు ఒంటిగా సేత సిక్కితే పైడి ఒంటికి పెడతావు నలుగు నువ్వప్పుకున్నా తప్పించుకున్నా నీకొప్పు పూనేనే కొరమినుకున్నా అయ్యో బావో ఓ బావో సింగారి బావో నీ మనసే బంగారం లేవు Ha ha ha.